அதிலக்க தருவைரோரண்ண தக்க தின்ன குணி ராகம் எத்துக்குன்ன பக்கத்தாளம் அந்துக்கோன்ன தேனக்கண்ணா தியா நைனா கம்மனைனா தெலுக்கண்ணா கொந்து தீரா பாடுக்குண்டே ஆஹாய பேரண்ணா భారతమ్మ మువ్వల పట్టిలో 56 అక్షరాల గల్గల్ తెలుగన్న మూడు లింగాల నెలంటూ నింగి గంగే జారి తెలుగల్లే మారిందన్న అణు అణువు అన్న పుట్టుక నుంచే పొట్టో చెరే ఊపిరి గాలి తెలుగు భాషే అన్న అడుగడుగు అట్టుగుట్టు మాట తీరు తిన్నే మనతో నడిచే పూల దారే అన్న రామరాగాల త్యాగయ్య పాటే తెలుగన్నా విశ్వనాథ కిన్నెర సానన్న నండు రోళ్ళ నసుకు ఎంకే తెలుగన్నా శేషేంద్ర ఘోషే తెలుగన్నా చలం జాషువ శ్రీశ్రీ చేబ్రాలే తెలుగైందన్న పొరుగింటి తిరుభారతి అరే సుందర తెలుగు అన్నాడన్న మెచ్చుకున్నాడన్న అలనాటి పలు భాషలు కన్నా ముందే పుట్టిన పెద్దన్నంటే మన తెలుగే నన్న అమ్మ కోరు మొక్కి మన అచ్చ తెలుగన్న పిజ్జా దగ్గర పైన పిచ్చి మోసే మన్నన్న ఏనాదైనా మనకు ఇది పేరు దిగన్న ఎగి పోని బంధం ఏ చోటే ఉన్నా గొప్పన్నా ఏ దేశాన వేషాలు ఎట్టాగే ఉన్నా నిన్ను తెలుగింటి లంగావుని హుందానే నిన్న సోకు బలే పని అలా సిసాలే నున్న లేత కొబ్బరి నీళ్ళ చలవే తెలుగన్న జగమంతా నలు దిక్కుల చుక్కల ఎత్తున ఉంది తెలుగే నన్న మన తెలివే